కృష్ణయజుర్వేదే క్రమపాఠే చతుర్థకాండే ప్రథమ ప్రశ్న ప్రారంభ. ఇంజాన ప్రథమం ప్రథమం మన మనస్తత్వాయ తత్వాయ సవిత సవితాధియ ధియ ఇతి ధియ అగ్నిజ్యోతి జ్యోతిర్నిచాయ్య నిచాయ్య పృథివ్యా నిచాయ్యేతి నీచాయ్య పృథివ్యాధి అధ్యా ఆభరత్ అభరదిత్యభరత్ తత్వాయ మనసా మనసా దేవాన్ దేవాన్ సువ సువర్యత యతో ధియా ధియా దివం దివమితి దివం బృహజ్యోతి జ్యోతి కరిష్యత కరిష్యత సవిత సవిత ప్రసువాతి సువాతి తాన్ తాని తాన్ యుక్తేన మనసా మనసా వయమ్ వయమ్ దేవస్య దేవస్య సవితు సవితు సవే సవ ఇది సవే సువర్గేయాయ శక్త్యై స్వర్గేయాయేతి సువహాగేయాయ శక్త్యాది శక్త్యై యుంజతే మన మన ఉత ఉత యుంజతే యుంజతే ధియ ధియో విప్రా విప్రా విప్రస్య విప్లస్య బృహద బృహతో విపశ్చిత విపశ్చిత ఇది విపశ్చిత విహోత్రా హోత్రా దే దే వయనావిత్ వయనావిదేక వయనావిది వయనావిత్ ఏకయిత్ ఇన్మహీ మహీ దేవస్య దేవస్య సవితు సవితు పరిష్టుతి పరిష్టుతిరది పరిస్థితి ఇదేవాం ఆం బ్రహ్మ బ్రహ్మపూర్వ్యం పూర్వ్యం నమోభి నమోభిర్వి నమోభిరికి నమహాభి శ్లోకా శ్లోకాయంతి అథ్యా అథ్యేవ ఇవ సూరా సూరా ఇది సూరా శృణ్వంతి విశ్వే విశ్వే అమృతస్య అమృతస్య పుత్రా పుత్రా ఆయే ఏ ధామాని ధామాని దివ్యాని దివ్యాని తస్థు తస్థురితి తస్థు ఎస్ ప్రయాణం ప్రయాణమను ప్రయాణమితి ప్రయాణం అన్వన్యే అన్యరిత్ ఇదియు యజుర్దేవా దేవాదేవస్య దేవస్య మహిమానం మహిమానమర్చత అర్చత ఇత్యర్చత ఎస్ పార్థివాని పార్థివాని విమమే విమమే సహ విమమ ఇది విమమే స ఏతశ ఏతశ రజాగుంసి రజాగుంసి దేవ దేవస్ సవిత సవిత మహిత్వనా మహిత్వనేతి మహిత్వనా దేవ సవిత సవిత ప్ర ప్రసువ సువయజ్ఞం యజ్ఞం ప్ర ప్రసువ సువయజ్ఞపతి యజ్ఞపతి భగాయ యజ్ఞపతిమితి యజ్ఞాపతి భగాయ దివ్య దివ్యో గంధర్వ గంధర్వ ఇది గంధర్వ కేతపో కేతం కేతపోరితి కేతాపో కేతం నః నః పునాతు పునాతు వాచ వాచస్పతి పతిర్వాచం వాచమద్య అద్యస్వదాతి సదాతి నః నయతి నః ఇమన్న నో దేవ దేవ సవిత సవితర్యజ్ఞం యజ్ఞం ప్ర ప్రసువ సువదేవాయువం దేవాయువకం సఖివిదం దేవాయువమితి దేవాయువం సఖివిదకం సత్రాజితం సఖివిదమితి సఖీవిదం సత్రాజితం ధనజితం సత్రాజితమితి సత్రాజితం ధనజితకం సువర్జితం ధనజితమితి ధనాజితం సువర్జితమితి సువహాజితం యథా స్వామం స్వామగుంసం సమర్భయ అర్భయరాజిత్రేణ రాజత్రేణ రసంతరం రసంతరమితి రసంతరం బృహద్గాయత్రవర్తని గాయత్రవర్తనీతి గాయత్రావర్తని దేవస్యత్వాసవితు ప్రసవే ప్రసవేశ్వినో ప్రసవ ఇది ప్రాసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం పూష్ణ బాహుభ్యామితి బాహోభ్యాం పూష్ణో హస్తాభ్యాం హస్తాభ్యాం గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసా ఆదే రేంగిరస్వద్ అంగిరస్వద్భ్రి అభ్రిరసి అసి నారి నారిరసి అసి పృథివ్యా పృథివ్యా సధస్థాద్ సధస్థాదగ్ని సధస్థాది సధాస్థాత్ అగ్ని పురీష్యం పురీష్యమంగిరస్వద్ అంగిరస్వదా ఆభర భరత్రైష్ుభేన త్రైష్ుభేన ఆ ఛందసా ఛందసా ఆదే అదేంగిరస్వద్ అంగిరస్వద్బ్రి బభ్రిరసి అసి నారి ఆరిరసి అసి త్వయా వయమ్ అజగం సధస్థే సధస్థా సధస్థ ఇది సధాస్థే ఆగ్ని అగ్నిగం శకేన శకేమ ఖనికం ఖనితం పురీష్యం పురీష్యం జాగతేన జాగతేన ఛందసా ఛందసా ఆదే అదేంగిరస్వద్ అంగిరస్వద్ధస్తే హస్త ఆధాయ ఆధాయ సవిత ఆధాయేత్యాధాయ సవిత బిభ్రత్ బిభ్రదభ్రిం అభ్రిగం హిరణ్యజీని హిరణ్యజీమితి హిరణ్యజీని ప్రజాజ్యోతి జ్యోతిరజస్రం రజస్రమిత్ ఇదగ్ని అగ్ని ఖాత్వీ ఖాత్వీన ఆభర భరానుష్ుభేన ఆనుష్ుభేన ఆనుష్ుభేనేత్యానోస్తుభేన ఆఛందస ఛందస ఆదే దదేంగిరస్వత్ అంగిరస్వదిత్యంగిరస్వత్ ఇమామగర్భ్రన్ అగర్భ్రన్ వృషణా వృషణామృతస్య రతస్య పూర్వే పూర్వ ఆయుషి ఆయుషి విదథేషు విదథేషు కవ్యా కవ్యేతి కవ్యా అయా దేవా దేవా సుతం సుతమా ఆబభూవు బభూవృతస్య ఋతస్య సామన్ సామన్ సరం సరమారపంతీ ఆరపంతీత్యారపంతీ ప్రసూర్తం వాజిన్ ప్రసూర్తమితి ప్రాసూర్తం వాజిన్నా ఆద్రవ ద్రవరిష్టా వరిష్టామను అను సంవతం సంవతమితి సంవతం దివితే ఏ జన్మ జన్మ పరమం పరమమంతరిక్షే అంతరిక్షేనాభి నాభిః పృథివ్యాం పృథివ్యామధి అధియోని యోనిరితి యోని ఇంద్రాథానం రాసుభం రాసుభంజివం ఇవమస్మిన్ అస్మిన్ యామే యామే వృషణ్వసు వృషణ్వసు ఇది వృషణ్వసు అగ్నిం భరంతం భరంతమస్మయం అస్మయమిత్యస్మాయం యోగే యోగే తమస్తరం యోగే యోగే యోగే యోగే తమస్తరం వాజే వాజే తమస్తమతి తమహాతరం వాజే వాజే హవామహే వాజే వాజైతి వాజే వాజే హవామహరితి హవామహే సఖాయ ఇంద్రం ఇంద్రమూతయే ఊతయ్యూతయే ప్రదూర్వన్నా ప్రదూర్వన్నితి ప్రాదూర్వన్ ఏహి అవక్రామన్ అవక్రామన్నశస్తీ అవక్రామన్నిత్యక్రామన్ అశస్తీ రుద్రస్య రుద్రస్య గాణపత్యాత్ గాణపత్యాన్మయోభూ గాణపత్యాది గాణపత్యాత్ అయోభూరా అయోభూరితి మయాభూ ఏహి ఇహీతి పూర్వంతరిక్షం అంతరిక్షమను అన్ని ఇహి స్వస్తికవ్యూతి స్వస్తికవ్యూతిరభయాని స్వస్తికవ్యూతిరి స్వస్తికవ్యూతి అభయాని కణ్వన్ కణ్వన్నితి కణ్వన్ ఓష్ణా సయుజా సయుజా సహ సయుజేతి సాయుజా సహేతి సహ పృథివ్యా సధస్థాత్ సధస్థాదన్యం సధస్థాది సధస్థాత్ అన్యం పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వద్ధ అర్చే ఇష్యగ్నిం అగ్నిం పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వద్ధ అర్చేమ ఇమోగ్నిం అగ్నిం పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వద్భరిష్యామ భరిష్యామోగ్నిం అగ్నిం పురేష్యం పురేష్యమంగిరస్వద్ అంగిరస్వద్భరామ అరామమితి భరామ అన్వగ్ని అగ్నిరుషసాన్ ఉషసామగ్రం అగ్రమక్ష్యత్ అక్ష్యతను అన్వహాని అహాని ప్రథమ ప్రథమో జాతవేదా జాతవేదా ఇది జాతవేదా అను సూర్యస్య సూర్యస్య పురుత్రా పురుత్రా చ పురుత్రేతి పురుత్రా రశ్మీన్ రశ్మీనను అను ద్యావా పృథివీ ద్యావా పృథివీ ఆ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఆతతాన తానేతి తదాన ఆదత్యవాజీ ఆదత్యేత్యా ఆదత్య వాజ్యుర్ధ్వన అధ్వన సర్వా సర్వామృత మృధోవి విధూనుతే ధూనుత ఇది ధూనుతే అగ్నికం సధస్థే సధస్థే మహతి సధస్థి సధాస్థే మహతి చక్షుషా చక్షుషాని నిచికీషతే చికీషత ఇది చికీషతే ఆక్రమ్య వాజిన్ ఆక్రమ్యేత్యాక్రమ్య వాజిన్ పృథివీం పృథివీమగ్ని అగ్నిమిచ్చ ఇచ్చ రుజా రుజాత్వం త్వమిది త్వం భూమ్యా వృత్వాయ వృత్వాయ నః నో బ్రూహి బ్రూహి యతః యతః ఖనామ ఖనామతం తం వయమ్ వయమితి వయమ్ యౌస్తే తే పృష్టం పృష్టం పృథివీ పృథివీ సధస్థం సధస్థమాత్మా సధస్థమితి సధాస్థం ఆత్మాంతరిక్షం అంతరిక్షకం సముద్ర సముద్రస్తే ఏ యోని యోనిరితి యోని వీక్షాయ చక్షుషా వీక్షాయేతి వీక్షాయ చక్షుషా త్వం త్వమభి అభితిష్ట తిష్టపృతన్యత పృతన్యత ఇది పృతన్యత ఉత్క్రామ కామమహతే మహతే సౌభగాయ సౌభగాయాస్మాత్ అస్మాదాస్థానాత్ ఆస్థానాద్రవిణోదా ఆస్థానాదిత్యాస్థానాత్ ద్రవిణోదా వాజిన్ ద్రవిణోదా ఇది ద్రవిణాదా వాజిన్నితి వాజిన్ విజగ్రస్యామ శ్యామ సుమతౌ సుమతౌ పృథివ్యా సుమతావితి సుమతౌ పృథివ్యా అగ్నిం అగ్నిం ఖనిష్యంత ఖనిష్యంత ఉపస్థే ఉపస్థే అస్యా ఉపస్థైత్యుపాస్థే అస్యా ఇత్యస్యాః ఉదక్రమీత్ అక్రమీన్ ద్రవిణోదాః ద్రవిణోదా వాజీ ద్రవిణోదా ఇది ద్రవిణాదాః వాజ్యర్వాక అర్వాకః అకర్సః స లోకం లోకకం సుకృతం సుకృతం పృథివ్యా సుకృతమిది సుకృతం పృథివ్యా ఇది పృథివ్యా తతఃఖనేమ ఖనేమ సుప్రతీకం సుప్రతీకమగ్ని సుప్రతీకమిది సుప్రతీకం అర్ధికం శుభ శుభవృహాణా వృహాణా అభి అధినాకే నాక ఉత్తమే ఉత్తమమిత్యుత్తమే నమో దేవీ దేవీరుప ఉపసృజ సృజ మధుమతీ మధుమతీరక్ష్మాయ మధుమతీరతి మధుమతీ అలక్ష్మాయ ప్రజాభ్య ప్రజాభ్యై ప్రజాభ్య ప్రాసాదిస్థానాద్ స్థానాద్ విజ్జిహతాం జిహతామోషధయ ఓషధయస్సు విప్రా సువిప్రా ఇది సో విప్రా జిఘర్మ్యగ్నిమ్ అగ్నిమ్ మనసా మనసా ఘతేన ఘతేన ప్రతిక్ష్యంతం భువనాని ప్రతిక్ష్యంతమిది ప్రతిక్ష్యంతం భువనాని విశ్వా విశ్వేది విశ్వా ప్రథం తిరశ్చా తిరశ్చా వయసా వయసా బృహంతం బృహంతం యతిష్టం యతిష్టమన్నం అన్నకం రభసం రభసం విదానం విదానమిది విదానం ఆత్వా త్వాదిఘర్మి జిఘర్మి వచసా వచసా ఘతేన ఘతేన రక్షసా అరక్షసా మనసా మనసా తత్ తద్యుషస్వ యుషస్వేతి యుషస్వ వర్యశ్రీ సృహయద్వర్ణ వర్యశ్రీరితి వర్యాశ్రీ సృహయద్వర్ణో అగ్ని సృహయద్వర్ణ ఇది స్పృహయదే వర్ణ అర్ధర్మ నాభిమృషే అభిమృషే తనువా అభిమృషైత్యభీమృషే తనువా జలహృషాణ జలహృషాణ ఇది జలహృషాణ పరివాజపతి వాజపతి కవి వాజపతిరితి వాజాపతి కవిరగ్ని అగ్నిర్హవ్యాని హవ్యాణ్యక్రమీర్ అక్రమీరిక్రమీర్ రథద్రత్నాని రత్నాని దాశుషే దాశుషైతి దాశుషే పరిత్వా పాగ్నే అగ్నే పురం పురం భజం భజం విప్రం విప్రకం సహస్య సహస్య ధీమహి ధీమహీతి ధీమహి ధృషద్వర్ణం దివే దివే ధృషద్వర్ణమిది ధృషదే వర్ణం దివే దివే భేత్తారం దివే దివైతి దివే దివే భేత్తారం భంగురావత భంగురావతైతి భంగురావత త్వమగ్నే అగ్నే ద్యుభిః ద్యుభిః స్వం ద్యుభిరిద్యుభిః త్వమాశుషుక్షణి ఆశుషుక్షణి స్వం త్వమభ్య అభ్యస్వం అభ్యైత్యభ్య త్వమశ్వన అశ్వనస్పరి పరీతి పరి త్వం వనేభ్య వనేభ్యస్వం త్వమోషధీభ్య ఓషధీభ్యస్వం ఓషధీభ్యైత్యోషధీభ్య త్వం నృణాం నృణాం ద్రపదే ద్రపదే జాయసే ద్రపద ఇది ద్రపదే జాయసే శుచిః శుచిరితి శుచిః దేవస్య త్వా త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవేశ్వినోః ప్రసవైరి ప్రాసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం పూష్ణ బాహుభ్యామితి బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం హస్తాభ్యాం పృథివ్యా పృథివ్యా సధస్థే సధస్థేగ్ని సధస్థైతి సధాస్థే అగ్నిం పురీష్యం పురీష్యమంగిరస్వత్ అంగిరస్వత్ఖనామి ఖనామీతి ఖనామి జ్యోతిష్మందం ద్వాగ్నే అగ్నే సుప్రతీకం సుప్రతీకమజస్రేణ సుప్రతీకమితి సుప్రతీకం అజస్రేణ భానునా భానునా వీద్యాం వీద్యామితి వీద్యాం శివం ప్రజాభ్య ప్రజాభ్యోహిగం సందం ప్రజాభ్యై ప్రజాభ్య అహిగం సందం పృథివ్యా పృథివ్యా సధస్థే సధస్థేగ్ని సధస్థరి సదాస్థే అగ్నిం పురీష్యం పురీష్యమంగిరస్వత్ అంగిరస్వత్ఖనామి ఖనామీతి ఖనామి అపాం పృష్టం పృష్టవసి అసి సప్రథాహ సప్రథా గురు సప్రథా ఇది సా ప్రథాహ ఉర్వగ్నిమ్ అగ్నిం భరిష్యత్ భరిష్యదపరావపిష్టం అపరావపిష్టమిపరావపిష్టం వర్ధమానం మహా మహా ఆచ పుష్కరం పుష్కరం దివ దివో మాత్రయా మాత్రయా వరిణా వరిణా ప్రథస్వ ప్రథస్వేతి ప్రథస్వ శర్మ చస్థ స్థోవర్మ వర్మ చస్థ స్థో అచ్ఛిద్రే అచ్ఛిద్రే బహులే అచ్ఛిద్రే ఇత్యచ్ఛిద్రే బహులే ఉభే బహులే ఇది బహులే ఉభే ఇుభే యజస్వతీ సం యజస్వతీ ఇది వ్యజస్వతీ సంవసాథాం వసాథాం భర్తం భర్తమగ్నిమ్ అగ్నిం పురీష్యం పురీష్యమిది పురీష్యం సంవసాథాం అసాధాగం సువర్విదా సువర్విదా సమీచీరి సువర్విదేరి స్వహావిదా సమీచీ ఉరసా సమీచీరి సమీచీరి ఉరసాత్మనా మనే జిష్మనా అగ్నిమంత అంతర్భరిష్యంతీ భరిష్యంతీ జ్యోతిష్మంతం భరిష్యంతీ ఇది భరిష్యంతీ జ్యోతిష్మంతమజస్వం అజస్రమిత్ ఇదిదీత్ భరీష్యోసి అసి విశ్వభరా విశ్వభరా ఇది విశ్వాభరా అథర్వా త్వా ప్రథమ ప్రథమోని నిరమంసద్ అమంసదగ్నే అగ్మహిత్యగ్నే త్వామగ్నే అగ్నే పుష్కరాద్ పుష్కరాదసి అధ్యసర్వా అసర్వాని నిరమంసద అమంసదేత్యమంసద మూర్ధ్వ విశ్వస్య విశ్వస్య వాఘతః వాఘత ఇది వాఘతః తమో ఉత్వాహ త్వాదధ్యం దధ్యం ఋషి ఋషిః పుత్రః పుత్ర ఈధే ఈధే అథర్వణః అథర్వణ ఇత్యథర్వణః వృత్రహణం పురందరం వృత్రహణమిది వృత్రాహణం పురందరమిది పురందరం తమో ఉత్వాహ త్వాపార్థ్యః పార్థ్యవృషా వృషాసం సమీధే ఈధే దస్యుహంతమం దస్యుహంతమమితి దస్యోహంతమం ధనంజయం రణే రణే ధనంజయమితి ధనం ధయం రణే రణైతి రణే రణే సీదహోత హోతస్వే స్వ లోకే లోకే చికిత్వాన్ చికిత్వాన్ సాధయ సాధయా యజ్ఞం యజ్ఞం సుకృతస్య సుకృతస్య యోనౌ సుకృతస్యేతి సుకృతస్య యోనావిది యోనౌ దేవావీర్దేవాన్ దేవావీరితి దేవావీ దేవాయ హవిషా హవిషా యుజాసి యుజాస్త్యగ్నే అగ్నే బృహత్ బృహద్యుజమానే యజమానే వయ వయోధా ధాయిధా నిహోతా హోతా హోతృశదనే హోతృశదనే విదాన హోతృశదన ఇది హోతృశదనే విదానస్వేష స్వేషోదీ దివాన్ దీదివాగుం అసదత్ అసదత్సుదక్ష సుదక్ష ఇది సోదక్ష అదద్ధవ్రత ప్రమజవసిష్ట అదద్ధవ్రత ప్రమజమిత్యదద్ధవ్రత ప్రమతి వసిష్ట సహస్రంభర సహస్రంభర శుచిజిహ్వ సహస్రంభర ఇది సహస్రంభర శుచిజిహ్వో అగ్ని శుచిజిహ్వై శుచిజిహ్వ అగ్నిరిత్యగ్ని సగుంసీరస్వ శీరస్వ మహాన్ మహాగుంసి అసి శోచస్వ శోచస్వ దేవీతమ దేవీతమైతి దేవీతమ విహోమం ధూమమగ్నే అగ్నే అరుషం అరుషం నిరేధ్య నిరేధ్య సృజ సృజ ప్రశస్త ప్రశస్తదర్శతం ప్రశస్తేతి ప్రాశస్త దర్శతమితి దర్శతం జనిష్వాహి విజేణ్య జేణ్యో అగ్రే అగ్రే అహ్నాహం అహ్నాగం హిత హితో హితేషు హితేష్వరుష అరుషో వనేషు వనేష్విది వనేషు దమే దమే సప్త దమే దమ ఇది దమే దమే సప్తరత్నా రత్నాదధాన దధానోగ్ని అగ్నిర్హోతా హోతాని నిషసాద ససాధా యజీయాన్ యజీయానితి యజీయాన్ సంతే తే వాయు వాయుర్మాతరిశ్వాద మాతరిశ్వాదధాతు ధాతూత్నాయై ఉత్నాయై హృదయం ఉత్నాగా ఇుత్నాయై హృదయంజత్ యద్విలిష్టం విలిష్టమిది వేదిష్టం దేవాదాంగ్యరతి చరతి ప్రాణసేన ప్రాణథేన తస్మై ప్రాణథేనేతి ప్రాణసేన తస్మై చదేవి ఏషట్ విషడస్తు అస్సు తుభ్యం తుభ్యమితి తుభ్యం సుజాతో జ్యోతిషా సుజాత ఇది సుజాత జ్యోతిషా సహ సహ శర్మ శర్మ వరూథం వరూథమా ఆసర అసదస్సువ సువరికి సువ వాసో అగ్నే అగ్నే విశ్వరూపం విశ్వరూపంసం విశ్వరూపమిది విశ్వరూపం సంవేయస్వ హేయస్వ విభావసో విభావసో ఇది విభావసో ఉదు ఉతిష్ట తిష్టస్వద్ధర సద్భరావ సద్భరేతి సో అర్ధర అవాన నో దేవ్యా దేవ్యా కృపా కృపేతి కృపా దృశే చాసా భాసా బృహత బృహత సుషక్మని సుషక్మనిరా సుషక్మనిరితి సో షక్మని ఆజ్ఞే అగ్నేయాహి యాహి సుషస్తిభి సుషస్తిభిరితి సుషస్తిభి ఊర్ధ్వ ఊష్ణ సున ఊతయే ఊతయే తిష్ట తిష్టాదేవ దేవో నసవిత సవితేతి సవిత ఊర్ధ్వో వాజస్య వాజస్య సనిత సనితంజిభి అంజిభిర్వాఘద్భిః అంజభిరిత్యంజీభిః వాఘద్భిర్విహ్వయామహే వాఘద్భిరితి వాఘద్భిః విహ్వయామహ ఇది విహ్వయామహే సజాతః రాతో గర్భః గర్భో అసి అసి రోదస్యో రోదస్యోరగ్నే అగ్నే చారుః చారుర్విభృతః విభృత ఓషధీషు విభృత ఇది విభృతః ఓషధీష్విత్యోషధీషు చిత్రశిశుః శిశుః పరి పరితమాగుంసి తమాగస్యక్తః అక్తః ప్ర మాతృభ్యః మాతృభ్యో అధి మాతృభ్యై మాతృభ్యః అధి కణిక్రదత్ కణిక్రదద్గాః గా ఇది గాః స్థిరోభవ తమ వీద్వంగః వీద్వంగ ఆశుః వీద్వంగ ఇది వీడూంగః ఆశుర్భవ భవవాజీ వాజ్యర్వన్ అర్వన్నిత్యర్వన్ ప్రసుర్భవ భవ సుషదః సుషదస్త్వం సుషద ఇది సుషదః త్వమగ్నేః అగ్నేః పురీషవాహనః పురీషవాహన ఇది పురీషావాహనః శివోభవ భవ ప్రజాభ్యః ప్రజాభ్యో మానుషీభ్యః ప్రజాభ్యై ప్రజాభ్యః మానుషేభ్యస్త్వం త్వమంగిరః అంగిర ఇత్యంగిరః ఆద్యావాపృథివీ అభి ద్యావాపృథివీ ద్యావాపృథివీ అభిశోషుచ శోషుచో మాంతరిక్షం అంతరిక్షం మా వనస్పతీన్ వనస్పతీనిది వనస్పతీన్ రైతు రేతు వాజీ వాజీ కనిక్రదత్ కనిక్రదన్నానదత్ నానదద్రాసభ రాసభ పత్వేతి పరన్నగ్నిం అగ్నిం పురీష్యం పురీష్యం మా పాది పాద్యాయుష ఆయుష పురా పురేతి పురా రాసభోవా భాంకనిక్రదత్ కనిక్రదత్ సుయుక్త సుయుక్తో వృషణా సుయుక్త ఇది సోయుక్త వృషణారథే రథైరథే సవాం వామగ్నిం అగ్నిం పురీష్యం పురీష్యమాశు ఆశుర్దూత దూతో వహాత్ వహాదిత ఇత ఇది ఇత వృషాగ్నిం అగ్నిం వృషణం వృషణం భరన్ భరన్నపాం అపాం గర్భం గర్భగం సముద్రియం సముద్రియమితి సముద్రియం అర్ధ ఆయాహి యాహి వీతయే వీతయ ఋతం ఋతగం సత్యం సత్యమితి సత్యం ఔషధయ ప్రతి ప్రతిగృహీత గృహీతాగ్ని అగ్నిమేతం ఏతగం శివం శివమాయంతం ఆయంతమభి ఆయంతమిత్యాయంతం అభ్యత్ర అత్ర యుష్మాన్ యుష్మానిది యుష్మాన్ యస్యన్ విశ్వాహ యస్యన్నితి వి అస్యన్ విశ్వా అమతీ అమతీరరాతీ రాతీర్నిషీదన్ నిషీదన్న నిషీదన్నితి నిషీదన్ నో అప అపదుర్మతి దుర్మతిగం హనత్ దుర్మతిమితి గృహోమతి హనరితి హనత్ ఔషధయ ప్రతి ప్రతిమోదధ్వం మోదధ్వమేనం ఏదం పుష్పావతీ పుష్పావతీ సువిప్లా పుష్పావతీరితి పుష్పావతీ సువిప్లా ఇది సోపిప్లా అయంబహ ఓగర్భ గర్భరుత్య ఋత్య ప్రత్నం ప్రత్నగం సధస్థం సధస్థమా సధస్థమితి సధాస్థం ఆసదత్ అసదరిత్యసదత్ పిపాచస పాచస పృథునా పృథునా శోషుతాన శోషుతానో బాధస్వ బాధస్వ ద్విష ద్విషో రక్షస రక్షసో అమీవా అమీవామీవా సుశర్మణో బృహద సుశర్మణ ఇది సుశర్మణ బృహద శర్మణి శర్మణి సమ్ సమగ్నే అగ్నేరహం అహగం సుహవస్య సుహవస్య ప్రణీతౌ సుహవస్యేతి సుహవస్య ప్రణీతావిది ప్రణీతౌ ఆపోహి హిష్ఠ స్థామయో భువ అయోభువస్థా అయోభువ ఇది మయ భువ తాన నూర్జే ఊర్జే దాతన దాతనేతి దాతన మహేరణాయ రణాయ చక్షసే చక్షస ఇది చక్షసే యోమ శివతమ శివతమోరస శివతమరిది శివాతమ రసస్త భాజేత భాజయతే ఇహ నీతి నషతీరివ ఇవ మాతర మాతర ఇది మాతర తస్మా అరం అరంగమామ గమామవః ఓజస్ క్షయాయ క్షయాయ జిన్వథ జిన్వథేతి జిన్వథ ఆపో జనయథ జనయథా చన నీతి నిత్ర సగంసృజ్య సగంసృజ్య పృథివీం సగంసృజ్యేతి సాంసృజ్య పృథివీం భూమి భూమి చ్యోతిష జ్యోతిషా సహ సహేతి సహ సుజాతం జాతవేదసం సుజాతమితి సోజాతం జాతవేదసమగ్ని జాతవేదసమితి జాతేదసం అగ్ని వైశ్వాదనం వైశ్వాదనం విభుం విభుమితి విభుం లక్ష్మాయత్వాసం సగంసృజామి సృజామి ప్రజాభ్య ప్రజాభ్యై ప్రజాభ్య విశ్వే దేవా వైశ్వానరా వైశ్వానరాస్వం సగంసృజంతు సృజంతు ఆనుష్ఠుభేన ఆనుష్ఠుభేన ఛందస ఆనుష్ఠుభేనేనోస్తుభేన ఛందసాంగిరస్వద్ అంగిరస్వదిత్యంగిరస్వద్ రుద్రా సంభృత్య సంభృత్య పృథివీం సంభృత్యేతి సంభృత్య పృథివీం బృహద్ బృహజ్యోతి జ్యోతిస్సం సమీధిరే ఈధిర ఇతీధిరే తేషాం భాను భానురజస్ర అజస్రహిత్ ఇచ్చుక్ర శుక్రో దేవేషు దేవేషు రోచతే రోచత ఇది రోచతే సగం సృష్టాం వసుభిః సగం సృష్టామితి సంసృష్టాం వసుభిరుద్రైః వసుభిరితి వసుభిః రుద్రైర్ధీరైః ధీరైః కర్మణ్యాం కర్మణ్యాం మృదం మృదమితి మృదం హస్తాభ్యాం రుద్వీం రుద్వీం కృత్వా కృత్వా సమీవాలీ సమీవాలీ కరోతు కరోతు తాం తామితి తాం శ్రీవాళీ సుఖపర్దా సుఖపర్దా సుకురీరా సుఖపర్దేది సుఖపర్దా సుకురీరా సౌపశ సుకురీరేది సుకురీరా సౌపశేది సుపశ సాభ్యం తుభ్యమలితే అలితే మహే మహా ముఖాం దాతు హస్తయో హస్తయోర్హస్తయోః ముఖాం కరోతు శక్త్యా శక్త్యా బాహుభ్యాం బాహుభ్యామరి బాహుభ్యామిది బాహోభ్యాం అరిధియా ధియేతి ధియా మాతాపుత్రం పుత్రం యథోపస్థే ఉపస్థే సా ఉపస్థితిపాస్థే సా అగ్ని అగ్ని విభర్తు విభర్తు గర్భే గర్భ ఆఘస్ శిర శిరోసి అసి యజ్ఞస్ పదే పదే స్థ పదే ఇది పదే స్థ ఇది స్థ అసవస్వా స్వాగృణ్వంతు గృణ్వంతు గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వత్ పృథివీ పృథివ్యసి అసి రుద్రా రుద్రాస్వా స్వాగృణ్వంతు గృణ్వంతు త్రైష్టుభేన త్రైష్టుభేన ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వదంతరిక్షం అంతరిక్షమసి తస్యాదిత్యా ఆదిత్యాస్వా స్వాగృణ్వంతు గృణ్వంతు జాగతేన జాగతేన ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వద్యౌ ద్యౌరసి ప్రతి విశ్వే విశ్వే దేవా వైశ్వానరా వైశ్వానరా కృణ్వంతు కృణ్వంతానుష్ఠుభేన ఆనుష్ఠుభేన ఛందసా ఆనుష్ఠుభేనేత్యానోస్తుభేన ఛందసాంగిరస్వత్ అంగిరస్వద్దిశ దిశోసి అసి ధ్రువా ధ్రువాసి అసి ధారయ ధారయామయి మయి ప్రజా ప్రజాగం రాజ ప్రజామిది ప్రజా రాజస్పోషం స్పోషం గౌపత్యం గౌపత్యకం సువీర్యం సువీర్యకం సజాతాన్ సువీర్యమితి సువీర్యం సజాతాన్ యజమానాయ సజాతానితి సజాతాన్ యజమానాయాదిత్యై అదిత్యైరాస్మా ఆస్మాసి అస్యదితిః అదితిస్థే రేవినం గృహ్ణాతు గృహ్ణాతు పాంకేన పాంకేన ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వదిత్యంగిరస్వత్ కృత్వా యసా సా మహీం మహీ ముఖాం ముఖాం మృణ్మయీ మృణ్మయీం యోని మృణ్మయీమితి మృదమయీ యోనిమగ్నయే అగ్నయ్యగ్నయే తాం పుత్రేభ్యః పుత్రేభ్యః సం సంవ్ర ఆయచ్చత్ అయచ్చదతిథిః అదితి శ్రపయాన్ శ్రపయానితి ఇతీతీతి అథవస్వా స్వాధూపజంతు ధూపజంతు గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వద్రుద్రా రుద్రాస్వా స్వాధూపజంతు ధూపజంతు త్రైష్టుభేన త్రైష్టుభేన ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వదాదిత్యా ఆదిత్యాస్వా స్వాధూపజంతు ధూపజంతు జాగతేన జాగతేన ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వద్విశ్వే విశ్వే త్వా దేవాైశ్వానరా వైశ్వానరా ధూపయంతు ధూపయంతానుష్ఠుభేన ఆనుష్ఠుభేన ఛందసా ఆనుష్ఠుభేనేత్యానోస్తుభేన ఛందసాంగిరస్వత్ అంగిరస్వదింద్ర ఇంద్రస్వా స్వాధూపయతు ధూపయత్వంగిరస్వత్ అంగిరస్వద్విష్ణు విష్ణుస్వా స్వాధూపయతు ధూపయత్వంగిరస్వత్ అంగిరస్వద్వరుణ వరుణస్వా స్వాధూపయతు ధూపయత్వంగిరస్వత్ అంగిరస్వదవితి అదితిస్వా స్వా దేవీ దేవీ విశ్వదేవ్యావతీ విశ్వదేవ్యావతీ పృథివ్యా విశ్వదేవ్యావతీతి విశ్వదేవ్యావతీ పృథివ్యా సధస్థే సధస్థేంగిరస్వత్ సధస్థ ఇది సధాస్థే అంగిరస్వత్ఖనతు ఖనత్వట అవట దేవానాం దేవానాం స్వాపత్నీ పత్నీర్దేవీ దేవీర్విశ్వదేవ్యావతీ విశ్వదేవ్యావతీ పృథివ్యా విశ్వదేవ్యావతీరి విశ్వదేవ్యావతీ పృథివ్యా సదస్థే సదస్థేంగిరస్వత్ సదస్థ ఇది సదాస్థే అంగిరస్వద్దధతు అధతుఖే ముఖే ధిషణా ధిషణా స్వా స్వా దేవీ దేవీర్విశ్వదేవ్యావతీ విశ్వదేవ్యావతీ పృథివ్యా విశ్వదేవ్యావతీరి విశ్వదేవ్యావతీ పృథివ్యా సదస్థే సదస్థేంగిరస్వత్ సదస్థ ఇది సదాస్థే అంగిరస్వదభి అభీంధతాం ఇంధతాముఖే ముఖేఘ్నా నాస్వా స్వా దేవీ దేవీర్విశ్వదేవ్యావతీ విశ్వదేవ్యావతీ పృథివ్యా విశ్వదేవ్యావతీరి విశ్వదేవ్యావతీ పృథివ్యా సదస్థే సదస్థేంగిరస్వత్ సదస్థ ఇది సదాస్థే అంగిరస్వచ్ఛపయంతు శ్వరయంతు ముఖే వరోత్రయ వరోత్రయోజనయ నయస్వా స్వా దేవీ దేవీర్విశ్వదేవ్యావతీ విశ్వదేవ్యావతీ పృథివ్యా విశ్వదేవ్యావతీరి విశ్వదేవ్యావతీ పృథివ్యా సదస్థే సదస్థేంగిరస్వత్ సదస్థ ఇది సదాస్థే అంగిరస్వత్పచంతు పచంతుఖే ముఖ ఇత్యుఖే మిత్రైతాం ఏతాముఖాం ముఖాం పచ ప్రచైషా ఏషా మా భేది భేదీతి భేది ఏతాం తే తే పరి పరిదామి దామ్యభిత్యై అభిత్యాభిత్యభిత్యై అభీమా ఇమాం మహినా మహినాదివం ఇవం మిత్ర మిత్రో బభూవ బభూవ సప్రథా సప్రథా ఇది సప్రథా ఉత శ్రవస శ్రవస పృథివీం పృథివీమితి పృథివీం మిత్రస్య దర్శనే ధృత సదర్శనే ధృత శ్రవ సదర్శనే ధృత ఇది దర్శనే ధృత శ్రవో దేవస్య దేవస్య సానసిం సానసిమితి సానసిం యుమ్నం చిత్రశ్రవస్తమం చిత్రశ్రవస్తమమితి చిత్రశ్రవహాతమం దేవస్వా సవిత సవితో ఉద్భవత్ వపదు సుపాణి సుపాణి సంగురి సుపాణిరితి సుపాణి సంగురి సో అంగురి సుబాహురుత సుబాహురితి సుబాహు ఉత శక్త్యా శక్తేరు శక్త్యా అపద్యమానా పృథివీ పృథివ్యాశా ఆశా విశ విష ఆపృణ ప్రణేతి ప్రణ ఉత్తిష్ట తిష్ట బృహతి బృహతి భవ భవోర్ధ్వా ఓర్ధ్వాతిష్ట తిష్టధ్రువా ధ్రువా త్వం తమిది త్వం అథవస్వా త్వా ఆఛందందు ఛందంతు గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసా రుద్రాంగిరస్వద్రుద్రా రుద్రాస్వా త్వా ఆఛందందు ఛందంతు త్రైష్టుభేణ త్రైష్టుభేణ ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వదాదిత్యాః ఆదిత్యాస్వా త్వా ఆఛందందు ఛందంతు జాగరేణ జాగరేణ ఛందసా ఛందసాంగిరస్వత్ అంగిరస్వద్విశ్వే విశ్వే త్వా దేవాః దేవావీశ్వానరాః వీశ్వానరాః ఆఛందందు ఛందంతు ఆనుష్టుభేణ ఆనుష్టుభేణ ఛందసా ఆనుష్టుభేణేత్యానోస్తుభేణ ఛందసాంగిరస్వత్ అంగిరస్వదిత్యంగిరస్వత్ సమాస్వా త్వాగ్నే అగ్నిర్భవ ఋతవో వర్ధయంతు వర్ధయంతు సంవత్సరాః సంవత్సరా ఋషయః సంవత్సరా ఇది సంవత్సరాః ఋషయో యాని యాని సత్యా సత్యేతి సత్యా సందివ్యేన దివ్యేన దీభిః దీభిః రోచనేన రోచనేన విశ్వాః విశ్వాః ఆభాహి భాహి ప్రతిశః ప్రతిశః పృథివ్యాః ప్రతిశ ఇది ప్రాదిశః పృథివ్యా ఇది పృథివ్యాః సంచ చేభ్యస్వ యజ్ఞస్వాగ్నే అగ్నే ప్రచోధయ బోధయైనం ఏనముత్ ఉచ్చ సృష్టమహతే మహతే సౌభగాయ సౌభగాయేది సౌభగాయ మా చరిషదుపసత్తా ఉపసత్తాదే ఉపసత్తేపసత్త అగ్నే అగ్నే బ్రహ్మాణ బ్రహ్మాణత్తే ఏ యశస యశసంతు సంతు మాన్యే అన్యైత్యన్యే స్వామగ్నే అగ్నే వృణతే వృణతే బ్రాహ్మణా బ్రాహ్మణా ఇమే ఇమే శివ శివోగ్నే అగ్నే సంవరణే సంవరణే భవ సంవరణ ఇది సంవరణే భవాన నైతి నః సపత్నహాన సపత్నహేతి సపత్నా నో అభిమాతిజిత్ అభిమాతిజిచ్చ అభిమాతిజిదిత్యభిమాతిజిత్ సస్వే స్వేగే అజే జాగృహి జాగృహ్య ప్రయుచ్ఛన్ అప్రయుచ్ఛన్నిత్యప్రాయుచ్ఛన్ ఇహైవ ఏవాగ్నే అగ్నే అభి అభిధారయ ధారయా రయిం రయిం మా త్వాని నిక్రన్ కన్పూర్వచిత పూర్వచితో నికారిణ పూర్వచిత ఇది పూర్వచిత నికారిణ ఇది నికారిణ క్షత్రమగ్నే అగ్నే సుయమం సుయమస్సు సుయమమితి సూయమం అస్సు తుభ్యం తుభ్యముపసత్త ఉపసత్తవర్ధతా ఉపసత్తేపసత్త వర్ధతాం తే తే అనిష్కృత అనిష్కృత ఇనిష్కృత క్షత్రేణాగ్నే అగ్నే స్వాయు స్వాయుస్సం స్వాయురితి సు ఆయు సగుంరభస్వ రభస్వ మిత్రేణ మిత్రేణాగ్నే అగ్నే మిత్రధేయే మిత్రధేయే యతస్వ మిత్రధేయి మిత్రధేయే యతస్వేతి యతస్వ సుజాతానాం మధ్యమస్థాః సుజాతానామితి సా జాతానాం మధ్యమస్థాభి మధ్యమస్థాపి మధ్యమస్థాః ఏభిరాజ్ఞాం రాజ్ఞామగ్నే అగ్నే విహవ్య విహవ్యో దీభిః విహవ్య ఇది విహవ్య దీభిహ ఇహే దీహ అతినిహ ఇహో అతి అతిసృహ సృజోతి అత్యచిత్తిం అచిత్తిమతి అత్యరాతిం అరాతిమగ్నే అగ్నహిత్యగ్నే విశ్వాహి త్యగ్నే అగ్నే దురిత దురిత సహస్వ దురితేతి దుభూరిత సహస్వాథ అథాస్మభ్యం అస్మభ్యగం సహవీరాం అస్మభ్యమిత్యస్మాభ్యం సహవీరాగం వయమ్ సహవీరామితి సహవీరాం రయిందాహ దా ఇది దాహ అనాదృశ్యో జాతవేదా అనాదృశ్యైత్యనాదృశ్య జాతవేదా అనిష్కృత జాతవేదా ఇది జాతవేదా అనిష్టతో విరాట్ విరాడగ్నే విరాడితి వీరాట్ అగ్నే క్షత్రభృత్ క్షత్రభృద్ీ క్షత్రభృతి క్షత్రాభృత్ దీదిహ ఇహేదీహ విశ్వా ఆశా ఆహ ఆశా ప్రముంచన్ ప్రముంచన్ మానుషీ ప్రముంచన్ ప్రముంచన్ మానుషీర్భియ భియ శివాభి శివాభిరద్య అద్య పరి పరి పాహి పాహిన వృధే వృధ ఇది వృధే బృహస్పతే సవిత సవితర్బోధయ బోధయీనం ఏలకం సకంశితం సకంశితంచిత్ సకంశితమిది సాంశితం చిత్సంతరాం సంతరాగుంసం సంతరామిది సంతరాం సకంశిషాధి శిషాధీతి శిషాధి వర్ధయీనం ఏనం మహతే సహతే సౌభగాయ సౌభగాయ విశ్వే విశ్వేనం ఏదమను అనుమదంతు వదంతు దేవాతి దేవామత్రభూయాదధ అముత్రభూయాదిత్యముత్రభూయాత్ అధయత్ యద్యమస్య యమస్య బృహస్పతే బృహస్పతే అభిషస్తే అభిషస్తేరముంచ అభిషస్తేరిత్యభీషస్తే అముంచ ఇత్యముంచ ప్రత్యౌహతాం ఔహరామశ్వినా అశ్వినా మృత్యుం మృత్యుమస్మాత్ అస్మాద్దేవానాం దేవానామగ్నే అగ్నే భిషజా భిషజాశీభి శచీభిరిది శచీభి ఉద్వయం వయం తమస తమసస్పరి పరి పశ్యంత పశ్యంతో జ్యోతి జ్యోతిరుత్తరం ఉత్తరమిత్యుదరం దేవం దేవత్రా దేవత్రా సూర్యం దేవత్రేది దేవత్రా సూర్యమగన్మ అగన్మజ్యోతి జ్యోతిరుత్తమం ఉత్తమమిత్యుదరతమం ఊర్ధ్వా అస్య అస్య సమిధ సమిధో భవంతి సమిధ ఇది సాధ్వా ఊర్ధ్వా శుక్ర శుక్రా శోచీపుంషి శోచీపిష్యగ్నే అగ్నేరిత్యగ్నే యుమత్తమా సుప్రదీపస్ యుమత్తమేది యుమతమా సుప్రదీపస్ సూనో సుప్రదీపస్ేది సుప్రదీపస్ సూనోరితి సూనో తనూన పాదసుర తనూన పాదితనో నపాత్ అసురో విశ్వవేదా విశ్వవేదా దేవ విశ్వవేదా విశ్వావేదా దేవో దేవేషు దేవేషు దేవ దేవ ఇది దేవ తథా ఆనక్తి అనక్తిమధ్వా మధ్వా ఘృతేన ఘృతేనేతి ఘృతేన మధ్వాయజ్ఞం యజ్ఞం రక్షసే రక్షసే ప్రీణాన ప్రీణానో నరాశగుంస నరాశగుంసో అగ్నే అగ్న ఇత్యగ్నే సుహృద్దేవ సుహృదితి సుహృద్ దేవస్సవిత సవిత విశ్వవార విశ్వవార ఇది విశ్వావార అచ్చాయం అయమేతి ఏది శవస శవసా ఘృతేన ఘృతేనే దాన ఈడానో వన్ని వన్నిర్నమస నమసేతి నమస అగ్నిగ్నిసృజ సృజో అధ్వరేషు అధ్వరేషు ప్రయత్సు ప్రయత్సి ప్రయత్సు సయక్షత్ యక్షతస్ అస్య మహిమానం మహిమానమగ్నే అగ్నే సహ సహీ ఈ మంద్రాసు మంద్రాసు ప్రయస ప్రయస ఇది ప్రయస వసుష్ేతిష్ట చేతిష్టో వసుధాతమ వసుధాతమశ్చ వసుధాతమైతి వసుధాతమ చేతి వారో దేవీ దేవీరను అన్వస్య అస్య విశ్వే విశ్వే వృత వృత దదంతే దదంతే అగ్నే అగ్నేరిత్యగ్నే రువ్యజసో ధామ్నా రువ్యజసైత్యరోజస ధామ్నా ప్రత్యమానా ప్రత్యమానా ప్రత్యమానా తే అస్య తే ఇది తే అస్య యోషణే యోషణే దివ్యే యోషణే ఇది యోషణే దివ్యేన దివ్యే ఇది దివ్యే నయోనౌ యోనావుషాసానక్కా ఉషాసానక్రేషాసానక్కా ఇమం యజ్ఞం యజ్ఞమవతాం అవతామధ్వరం అధ్వరన్న నైపిన దైవ్యాహోతారౌ హోతారావూర్ధ్వం ఊర్ధ్వమధ్వరం అధ్వరన్న నోగ్నే అర్ధేర్జిహ్వాం జిహ్వామభి అభిగృణీతం గృణీతమితి గృణీతం ప్రణోదన్న సృష్టిం సృష్టిమితి సూరిష్టిం ఇస్రో దేవీ దేవీర్వరి వరిహిరా ఏదం ఇదగం సదంతు సదంత్విడా ఇదా సరస్వతీ సరస్వతీ భారతీ భారతీతి భారతీ మహీగృణానా గృణానేతి గృణానా చన్న ప్రస్తురీపం తురీపమద్భుతం అద్భుతం వృక్ష వృక్షత్వష్టా త్వష్టా సువీరం సువీరమిది సోవీరం రాజస్పోషం పోషం వి విష్యతు యజునాభిం నాభిమస్మే అస్మే ఇత్యస్మే వనస్పతేవ అవసృజ సృజారరాణ రరాణస్మనా స్మనా దేవేషు దేవేష్విది దేవేషు అగ్నిర్హవ్యం హవ్యగం శమిత శమిత సూదయాది సూదయాదీతి సూదయాది అగ్నే స్వాహ స్వాహ గృణి గృణి జాతవేద జాతవేద ఇంద్రాయ జాతవేద ఇది జాతవేద ఇంద్రాయ హవ్యం హవ్యమితి హవ్యం విశ్వే దేవా దేవా హవి హవిరిదం ఇదం జుషంతా జుషంతమితి జుషంతా హిరణ్యగర్భస్వం హిరణ్యగర్భైతి హిరణ్యగర్భ సమవర్తత సమవర్తతాగ్రే అగ్రే భూతస్య భూతస్య జాతః జాతఃపతిః పతిరేక ఏక ఆసీత్ ఆసీదిత్యాసీత్ సదాధార దాధార పృథివీం పృథివీంద్యాం ద్యాముత ఉతేమాం ఇమాం కస్మై కస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ యః ప్రాణతః ప్రాణతోది విశద ప్రాణతైతి ప్రాణతః నిమిషతో మహిత్వా నిమిషతైతి నిమిషతః మహిత్వైకః మహిత్వేతి మహిత్వా ఏకైత్ ఇద్రాజా రాజా జగతః జగత బభూవ బభూవేతి బభూవ ఈశే ఈశే అస్య అస్య ద్విపద ద్విపదశ్చతుష్పద ద్విపదైతి ద్విపద చతుష్పద కస్మై చతుష్పదైతి చతుపద కస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ య ఆత్మదాః ఆత్మదా వరదాః ఆత్మదా ఇత్యాత్మాదాః వరదాయస్య వరదా ఇది వరదాః యస్య విశ్వే విశ్వ ఉపాసతే ఉపాసతే ప్రశిషం ఉపాసత ఇత్యుపాసతే ప్రశిషం యస్య ప్రశిషమిది ప్రాశిషం యస్య దేవాః దేవా ఇది దేవాః యస్య ఛాయా ఛాయామృతం అమృతం యస్య యస్య మృత్యుః మృత్యుః కస్మై కస్మై దేవాయ దేవాయ హవిషాః హవిషా విధేమ విధేమేతి విధేమ యస్యేమే ఇమే హిమవంతః హిమవంతో మహిత్వా హిమవంత ఇతి హిమావంతః మహిత్వా యస్య మహిత్రేతి మహిత్వా యస్య సముద్రం సముద్రకం రసయా రసయా సహ సహాహుః ఆహురిత్యాహుః యస్యేమాః ఇమాః ప్రదిశః ప్రదిశో యస్య ప్రదిశ ఇతి ప్రాదిశః యస్య బాహూ బాహూ కస్మై బాహూ ఇది బాహూ కస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ ఇం క్రందసీ క్రందసీ అవసా క్రందసీ ఇది క్రందసీ అవసా తస్తభానే తస్తభానే అభ్యైక్షేతాం తస్తభానే ఇది తస్తభానే అభ్యైక్షేతాం మనసా అభ్యైక్షేతామిత్యభి ఐక్షేతాం మనసా రేజమానే రేజమానే ఇది రేజమానే యత్రాధి అధిసూర సూర ఉదితౌ ఉదితౌ ఏతి ఉదితా విద్యుదితౌ ఏతి కస్మై ఏదీతి వీయేతి కస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ ఏ నద్యౌ ద్యౌరుగ్రా ఉగ్రా పృథివీ పృథివీ చదృఢే దృఢేయేన దృఢే ఇది దృఢే ఏన సువ సువస్తభితం స్థితం ఏన నాక నాక ఇది నాక యో అంతరిక్షే అంతరిక్షే రజస రజసో విమాన విమాన కస్మై విమాన ఇది విమాన కస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ ఆపోహ హయత్ యన్మహతీ మహతే విశ్వం విశ్వమాయన్ ఆయన్ దక్షం దక్షం దధానా దధానా జనయంతే జనయంతేరగ్నిం అగ్నిమిత్యగ్నిం తతో దేవానాం దేవానాన్ని నిరవర్తత అవర్తతాసు అసురేక ఏకః కస్మై కస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ యశ్చిత్ చిదాప ఆపో మహినా మహినా పర్యపశ్యత్ పర్యపశ్యద్క్షం పర్యపశ్యతి పరి అపశ్యత్ దక్షం దధానా దధానా జనయంతీ జనయంతీరగ్నిం అగ్నిమిత్యగ్నిం యో దేవేషు దేవేష్వధి అధిదేవ దేవ ఏక ఏక ఆసీత్ ఆసీత్ కస్మై కస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ ఆకూతిమగ్నిం ఆకూతిమిత్యాకూతిం అగ్నిం ప్రయుజం ప్రయుషగ్స్వాహా ప్రయుషమితి ప్రాయుజం స్వాహా మనః మనో మేధాం మేధామగ్నిం అగ్నిం ప్రయుజం ప్రయుషగ్స్వాహా ప్రయుషమితి ప్రాయుజం స్వాహా చిత్తం చిత్తం విజ్ఞాతం విజ్ఞాతమగ్నిం విజ్ఞాతమితి విజ్ఞాతం అగ్నిం ప్రయుజం ప్రయుషగ్స్వాహా ప్రయుషమితి ప్రాయుజం స్వాహా వాచ వాచో విధృతిం విధృతిమగ్నిం విధృతిమితి విధృతిం అగ్నిం ప్రయుజం ప్రయుషగ్స్వాహా ప్రయుజమితి ప్రాయుజం స్వాహా ప్రజాపతయే ప్రజాపతయే మనవే ప్రజాపతయే ప్రజాపతయే మనవే స్వాహా స్వాహాగ్నయే అగ్నయే వైశ్వానరాజ వైశ్వానరాజ స్వాహా స్వాహా విశ్వే విశ్వే దేవస్య దేవస్య నేతు నేతుర్మర్త మర్తో వృణీత వృణీత సఖ్యం సఖ్యం విశ్వే విశ్వే రాజ రాజై శుద్ధ్యసి శుద్ధ్యసి ద్యుమ్నం ద్యుమ్నం వృణీత వృణీత పుష్యసే పుష్యసే స్వాహా స్వాహా మా మాసు సుభిత్సా భిత్సా మాసు సురిష విశోదృగుంహస్వ ప్రబుంహస్వీరయస్వ వీరయస్వసు స్వేసు అంబధృష్ణు కృష్ణువీరయస్వ వీరయస్వాగ్ని అగ్నిశ్చ ఛేదం ఇదం కలిష్యథ కలిష్యథరి కలిష్యథ ప్రబుంహస్వదేవి దేవి పృథివీ పృథివీ స్వస్తే స్వస్తయ ఆసురీ ఆసురీ మాయా మాయా స్వధయా స్వధయా కృత స్వధయేతి స్వాధయా కృతాసి అసీత్యసి దృష్టం దేవానాం దేవానామిదం ఇదమస్తు అస్తు హవ్యం హవ్యమరిష్టా అరిష్టాత్వం త్వముత్ ఉదిహి ఇహి యజ్ఞే యజ్ఞే అస్మిన్ అస్మిన్నిత్యస్మిన్ నిత్రైతాం ఏతాముఖాం ముఖాంతప తపైషా ఏషా మా మా భేది భేదీతి భేది ఏతాంతే తే పరి పరిదామి దామ్యభిత్యై అభిత్యామిత్యభిత్యై ధ్వర్మ సర్పిరాసుతిః ధ్వర్మ ఇది ద్రువన్నః సర్పిరాసుతిః ప్రశ్న సర్పిరాసుతిరిది సర్పిః ఆసుతిః ప్రశ్నో హోతా హోతా వరేణ్యః వరేణ్యరిది వరేణ్యః సహస్పుత్రః పుత్రోద్భుతః అద్భుత ఇత్యద్భుతః పరస్యాధి అధి సంవతః సంవతోవరాన్ సంవతయతి సంవతః అవరాగుం అధి అభ్యా ఆతర కరేతితర యత్రాహం అహమస్మి అస్మితాన్ తాగుం అవ అవేత్యత పరవస్యాః పరావతః పరావతో రోహితశ్వః పరావతయతి పరావతః రోహితశ్వ ఇహ రోహితశ్వరితి రోహిత అశ్వః ఇహా ఆగహి గహీతి గహి ప్రేష్యః పురప్రియః పురప్రియోగ్నే పురప్రియ ఇది పురప్రియ అగ్నే త్వం సుందర పరామృధ రుధ ఇది మృధ సీదత్వం త్వం మాతు మాతురస్యాః అస్యా ఉపస్థే ఉపస్థే విశ్వాని ఉపస్థైత్రిపాస్థే విశ్వాన్యగ్నే అగ్నే వయునాని వయునాని విద్వాన్ విద్వానితి విద్వాన్ యైనాం యైనామర్చిషా అర్చిషా మా మా తపసా తపసాభి అభిశూషితః శూషితోంతః అంతరస్యాం అస్యాగం శుక్రజ్యోతిః శుక్రజ్యోతిర్వి శుక్రజ్యోతిరి శుక్రాజ్యోతిః విభాహి భాహీతి భాహి అంతరగ్నే అగ్నే రుచా రుచా త్వం త్వముఖాయీ ముఖాయీ సదనే సదనే స్వే స్వరితి స్వే అస్యాస్త్వం త్వం హరసా హరసా తపన్ తపం జాతవేద జాతవేద శివ జాతవేద ఇది జాతవేద శివో భవ భవేతి భవ శివో భూత్వా భూత్వా మహ్యం మహ్యమగ్నే అగ్నేథో అథో శీర అథోరిథో శీద శివ శివస్వం త్వమిది త్వం శివా కృత్వా కృత్వా విశః విశః సర్వాః సర్వా స్వాం స్వాం యోనిమ్ యోనిమిహ ఇహా ఆసదః అసద ఇత్యసదః యదగ్నే అగ్నే యాని యాని కాని కాని చ చా ఆతే ఏదారూణి దారుణి దధ్వసి దధ్వసీతి దధ్వసి తదస్తు అస్తు తుభ్యం తుభ్యమిర్ ఇర్ఘృతం ఘృతం తత్ తద్విషస్వ విషస్వ యవిష్ట్య యవిష్ట్యేతి యవిష్ట్య యదత్తి అత్యుపజిహ్విఖా ఉపజిహ్విఖా యత్ ఉపజిహ్విజేత్యుపజిహ్విఖా యద్వమ్రః వమ్రో అభిసర్పతి అభిసర్పతీత్యతి సర్పతి సర్వం తత్ తదస్తు అస్తుతే తే ఘృతం ఘృతం తత్ తద్విషస్వ విషస్వ యవిష్ట్య యవిష్ట్యేతి యవిష్ట్య రాత్రికం రాత్రిమప్రయావం రాత్రికం రాత్రిమితి రాత్రి రాత్రి అప్రయావం భరంత అప్రయావమిత్యప్రయావం భరంతోశ్వాయ అశ్వాయేవ ఇవ తిష్టతే తిష్టతే ఘాసం ఘాసమస్మై అస్మాదిత్యస్మై రాజస్పోషేణ కోషేణ సం సమిషా ఇషా మదంత మదంతోగ్నే అగ్నే మా మాతే ఏ ప్రతివేశా ప్రతివేశాషామ ప్రతివేశా ఇవి ప్రతివేశాః విషామేతి విషామ నాభా పృథివ్యాః పృథివ్యాః సమిధానం సమిధానమగ్నిం సమిధానమితి సంధానం అగ్నిగుం రాయః రాయస్పోషాయ పోషాయ బృహదే బృహదే హవామహే హవామహ ఇది హవామహే ఇరం మదం బృహదుత్థం ఇరం మదమితీరం మదం బృహదుత్థం యజత్రం బృహదుత్థమితి బృహద్ ఉత్థం యజత్రం జేతారం జేతారమగ్నిం అగ్నిం వృతనాసు వృతనాసు సాసహిం సాసహిమితి సాసహిం యా సేనాః సేనా అభీత్వరీ అభీత్వరీరావ్యాధినీ అభీత్వరీరిత్యభీత్వరీ ఆవ్యాధినీ ఋగణాః ఆవ్యాధినీరిత్యావ్యాధినీ ఉగణా ఉగ ఉదేచ్యుత ఏస్తేనాః తేనా ఏ చతస్కరాః తస్కరాస్మాన్ తావిస్తే హేరగ్నే అగ్నేపి అపి దధామి ధామ్యాస్యే ఆస్యే ఇత్యాస్యే దద్విష్ట్రాభ్యాం మలిమ్లూన్ మరింగ్లో జంభైరీ జంభై తస్కరాన్ తస్కరాగుం ఉత ఉతేత్యుత హనోభ్యాగస్తేనాన్ హనోభ్యామితి హనోభ్యాహం స్తేనాన్ భగవ భగవస్తాన్ భగవైతి భగవ తాగస్వం సంఖాద ఖాదసుఖావితాన్ సుఖావితాని సుఖావితాన్ ఏ జనేషు జనేషు మలింలవ మలింలవస్తేనాస సేనాసస్తస్కరా తస్కరావనే వన ఇది వనే ఏ కక్షేషు కక్షేష్ఘాయవ ఘాయవస్తాన్ ఘాయవైత్యఘాయవ తాగస్తే ఏదామి దామి జంభయో జంభయోరితి జంభయో యో అస్మభ్యం అస్మభ్యమరాతీయాత్ అస్మభ్యమిస్మాభ్యం అరాతీయాద్య జన నోద్వేషతే ద్వేషతే జన జన ఇది జన నింద్య యో అస్మాన్ అస్మాన్ ఇప్సాత్ ఇప్సాచ్చం సర్వం తమ్ తమ్మస్మసా కురు కుర్విది కురు సగంషితం మే సగంషితమితి సంశితం మే బ్రహ్మ బ్రహ్మ సగంషితం సగంషితం వీర్యం సగంషితమితి సంశితం వీర్యం బలం బలమితి బలం సగంషితం క్షత్రం సగంషితమితి సంశితం క్షత్రం జిష్ణు జిష్ణయస్య యస్యాహం అహమస్మి అస్మి పురోహిత పురోహిత ఇది పురహాహిత ఏషాం ఏషాం బాహూ బాహూ అతిరం బాహూ ఇది బాహూ అతిరముద్ ఉద్వర్చ వర్చ ఉద్ ఉదు ఊ బలం బలమితి బలం క్షిణామి బ్రహ్మణ బ్రహ్మణామిత్రాన్ అమిత్రానుత్ ఉన్నయామి నయామి స్వాన్ స్వాగుం అహం అహమిత్యహం విషామో రుక్మ రుక్మ ఉర్వ్యా ఉర్వ్యాది వ్యద్యౌర్ అద్యౌ దుర్మర్షం దుర్మర్షమాయు దుర్మర్షమితి దుహోమర్షం ఆయుశ్రియే శ్రియే రుచాన రుచాన ఇది రుచాన అగ్నిరమృత అమృతో అభవత్ అభవద్వయోభి వయోభిర్యత్ వయోభిరితి వయహాభి యతేనం హేనం ద్యౌ యౌరజనయత్ అజనయత్ సురేతా సురేతారితి సురేతా విశ్వారూపాణి రూపాణి ప్రతి ప్రతిముంచతే ముంచతే కవి కవిష్ ప్రాసావీత్ అసావీద్భద్రం భద్రం ద్విపదే ద్విపదే చతుష్పదే ద్విపద ఇది ద్వీపదే చతుష్పదైతి చతుపదే వినాకం నాకమక్షత్ అక్షత్సవిత సవితరేణ్య వరేణ్యో అను ప్రయాణం ప్రయాణముషస ప్రయాణమితి ప్రయాణం ఉషసో విరాజతి రాజతీతి రాజతి నక్తోషా సా సమనసా సమనసా విరూపే సమనసేతి సా మనసా విరూపే ధాపయేతే విరూపే విరూపే ధాపయేతే శిశు ధాపయేతే ఇది ధాపయేతే శిశుమేకం ఏకదం సమీచీ సమీచీ ఇది సమీచీ వ్యాభాక్షామ క్షామా రుక్మ రుక్మో అంత అంతర్వి విధాతి భాతి దేవా దేవా అగ్ని అగ్ని ధారయన్ ధారయన్ ద్రవిణోదా ద్రవిణోదా ఇది ద్రవిణాదా సువర్ణోసి సువర్ణ ఇది సువర్ణ అసి గరుత్మాన్ గరుత్మాన్ త్రివృత్ త్రివృత్తే త్రివృతిత్రివృత్ తే శిర శిరో రాజత్రం రాజత్రం చక్షు చక్షుస్తోమ స్తోమ ఆత్మా ఆత్మా సామ సామతే చేతనో సనోర్వామదేవ్యం వామదేవ్యం బృహద్రసంతరే వామదేవ్యమితి వామాదేవ్యం బృహద్రసంతరే పక్ష బృహద్రసంతరే బృహద్రసంతరే పక్షయజ్ఞాయజ్ఞం యజ్ఞాయజ్ఞం పుచ్చం పుచ్చం ఛందాగుంసి ఛందాగస్యంగాని అంగాని ధిష్ణయా శఫా శఫా యజోగుంషి యజోగుంషి నామ నామేతి నామ సుపర్ణోసి సుపర్ణ ఇది సుపర్ణ అసి గరుత్మాన్ గరుత్మాన్ దివం దివం గచ్చ గచ్చ సువ సువ పత పతేతి పద అగ్నేయం నింయజ్ఞం యజ్ఞమధ్వరం అధ్వరం విశ్వత విశ్వత పరిభూ పరిభూరసి పరిభూరితి పరిభూ అసీత్యసి సహిత్ ఇద్దేవేషు దేవేషు గచ్చతి గచ్చతీతి గచ్చతి సోమయా యాస్తే ఏ మయోభువ అయోభువ ఊతయ అయోభువ ఇది మయ భువ ఊతయ సంతి సంతి దాశుషే దాశుష ఇది దాశుషే తాభిర్మ మోగిత అవిత భవ భవేతి భవ అగ్నిర్మూర్ధా మూర్ధా భువ భువ ఇది భువ తన్న అసోమ సోమయా యాతే ఏ ధామాని ధామానీతి ధామాని సత్సవితు సవితుర్వరేణ్యం వరేణ్యం భర్గ భర్గో దేవస్ దేవస్ ధీమహి ధీమహి హరిమహి ధీమ యోధ ప్రచోదయాత్ ప్రచోదయాది ప్రచోదయా అచిత్యేజత్ యచ్చక్రమా సక్రమా దైవ్యే దైవ్యే జనే జనే దీనై దీనైర్దక్షై దక్షై ప్రభూతి ప్రభూతి పూరుషత్వద ప్రభూతి ప్రభూతి పూరుషప్తేతి పూరుషాత్వద దేవేషు సవిత సవితర్మానుషేషు మానుషేషు చం నో అత్ర అత్ర సువతాత్ సువతాదనాగస అనాగస ఇనాగస చోదయిత్రీ సోమృతానా సోమృతానాేతంతీ చేతంతీ సుమతీనా సుమతీనామితి సోమతీనా యజ్ఞం దధే దధే సరస్వతీ సరస్వతీ సరస్వతీ పావీరవీ కన్యా కన్యా చిత్రాయ చిత్రాయ సరస్వతీ చిత్రాయురితి చిత్రయ సరస్వతీ వీరపత్నీ వీరపత్నీ ధియమ్ వీరపత్నీతి వీరాపత్ని ధియమ్ ధాత్ ధాది ధాత్ జ్ఞాభిరచ్ఛిద్రం అచ్చిద్రకం శరణం శరణం సజోషా సజోషా దురాధర్షం సజోషా ఇది సాజోషా రాధర్షం గృణతే రాధర్షమితి ఆధర్షం గణతే శర్మ శర్మయగంసత్ యగంసదితి యగంసత్ పూషాగా గాను అన్వేతు హేతున పూషా పూషా రక్షతు రక్షత్వర్వత అర్వత ఇత్యర్వత పూషావాజం వాజగం సనోతు సనోతు నైదిన శుక్రం తే హే అన్యత్ అన్యద్విజతం యజనం తే హే అన్యత్ అన్యద్విషురూపే విషురూపే అహనీ విషురూపే ఇది విషురూపే అహనీద్యో అహనీహనీ ద్యౌరివ ఇవాసి అసీత్యసి విశ్వాహి హి మాయా మాయా అవసి అవసి స్వధావ స్వధావో భద్రా స్వధావ ఇది స్వధావ భద్రా తే పూషన్ పూషన్నిహ ఇహరాతి ఆదిరస్తో అస్త్యస్తో తే వర్ధంత అవర్ధంత స్వతవస స్వతవసో మహిత్వనా స్వతవస ఇది స్వాదవస మహిత్వనానాకం మహిత్వనేతి మహిత్వనా ఆనాకం నాకం తస్థు తస్థురు ఉరుచక్రివే చక్రివే సద సద ఇది సద విష్ణుర్యత్ యద్ధ ఆవత్ ఆవద్వృషణం వృషణం మదచ్యుతం మదచ్యుతం వయ మదచ్యుతమిది మదాచ్యుతం వయో నీదన్న సీదన్నధి అధి బరిహిషి బరిహిషి ప్రియే ప్రియ ఇది ప్రియే ప్రచిత్రం చిత్రమర్కం అర్కం గృణతే గృణతే దురాయ దురాయ మారుతాయ మారుతాయ స్వరవసే స్వరవసే భరధ్వం స్వరవస ఇది స్వాతవసే భరధ్వమిది భరధ్వం ఏ సహాగుంసి సహాగుంసి సహసా సహసా సహంతే సహంతే వేదతే వేదతే అగ్నే అగ్నే పృథివీ పృథివీ మఖేభ్య మఖేభ్యి మఖేభ్య విశ్వే దేవా దేవా విశ్వే విశ్వే దేవా దేవా ఇది దేవా దేవాన పృథివీ పృథివీ ఇమం పృథివీ ఇది పృథివీ ఇమగం సిద్ధం సిద్ధమద్య అద్యది విస్పృశం విస్పృశమిది విస్పృశం యజ్ఞం దేవేషు దేవేషు యచ్చతాం యచ్చతామితి యచ్చతాం ప్రపూర్వజే పూర్వజే పితరా పూర్వజే ఇది పూర్వజే పితరా నవ్యసీభి నవ్యసీభిర్గీర్భి గీర్భిః కృణుధ్వం కృణుధ్వకం సదనే సదనే ఋతస్య సదనే ఇది సదనే ఋతస్యేత్రుతస్య ఆనః నో ద్యావా పృథివీ ద్యావా పృథివీ దైవ్యేన ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ దైవ్యేన జనేన జనేన జాతం జాతం మహి మహి వాం వాం వరూథం వరూథమిది వరూథం అగ్నిగ్నిస్తోమేన స్తోమేన బోధయ బోధయ సమిధాన సమిధానో అమర్త్యం సమిధాన ఇది సంధాన అమర్త్యమిత్యమర్త్యం అవ్యాదేవేషు దేవేషు నః నో దధత్ దధదికి దధత్ సహవ్యవాడ్ అవ్యవాడమర్త్య అవ్యవాడితి హవ్యవాడ్ అమర్త్య ఉషిద్ ఉషిద్దూత దూతశ్చనోహిత శనోహిత ఇది చనోహిత అగ్నిర్ధియా ధియాసం సమృణ్వతి శృణ్వతీతిణ్వతి సన్న నో భవంతో భవంతు వాజే వాజే వాజే వాజయితి వాజే వాజే చతుర్థకాండే ప్రథమ ప్రశ్న సమాప్తః.